సర్వజ్ఞుడు సర్వం జానాతి ఇది సర్వజ్ఞ అంతా అతనికి తెలుసు. జీవుడు అల్పుడు, సూక్ష్మ పరిమాణం కలవాడు. అతనిలో జ్ఞానం ఉన్నది కానీ అది స్వల్ప జ్ఞానం, అల్ప జ్ఞానం. అందుకని జీవుణ్ణి అల్పజ్ఞుడు అంట. ఇలా ఈ చేతన పదార్థాలు రెండు ఉన్నాయి. రెంటిల్లోనూ జ్ఞానం ఉన్నది, ఒక దానిలో పూర్ణ జ్ఞానం ఉన్నది, ఒక దానిలో అల్ప జ్ఞానం ఉన్నది. ఇవి కాక ఇంకా గుణాలు చాలా ఉన్నాయి. జీవునిలో ఉండే గుణాలు నేను మీకు చెప్పాను రాత్రి. జ్ఞానంతో పాటు అతనిలో సంకల్పం అనే గుణం ఉన్నది, వికల్పం అనే గుణం ఉన్నది. సంకల్పాన్ని ఇచ్ఛ అంటారు, లేకపోతే రాగం అని కూడా అంటారు. ఆ తర్వాత జీవునిలో ఇంకొక గుణము ప్రయత్నం అనేది ఉన్నది. ప్రయత్నానికి ఇంకొక పేరు మనం చెబితే ఉత్సాహం అనవచ్చు, లేకపోతే కృతి అని కూడా అంటారు. అది కేవలం జీవునిలో ఉంటుంది, అది ఇతర పదార్థాలలో ఉండదు. అలాగే సుఖం అనే గుణం, దుఃఖం అనే గుణం, రాగం, తర్వాత ద్వేషం, ద్వేషం అంటే వైర్భావం, అలాగే లోభం, మదం, మాత్సర్యం, ఇవన్నీ గుణాలు. ఇవి జీవునిలో ఉంటాయి. భగవంతునిలో జీవునిలోనూ జ్ఞానం ఉన్నది, పరమేశ్వరునిలోని జ్ఞానం ఉన్నది. కానీ జీవుని జ్ఞానం స్వల్పం, పరమేశ్వరుని జ్ఞానమేమో పూర్ణం. ఈ జ్ఞానం కాక జీవునిలో ఉన్నట్లు భగవంతునిలో రాగద్వేషాలు ఉండవు. భగవంతునిలో భగవంతుడు అంతటా ఉంటాడు కాబట్టి ఆ భగవంతునిలో వ్యాపకత అనే గుణం ఉంటుంది. అంతటా ఉండటం అని దాని అర్థం. అలాగే భగవంతుడు సృష్టిని చేస్తాడు కాబట్టి అతనిలో సృష్టి కర్తృత్వం ఉంటుంది. ఈ సృష్టిని పోషిస్తాడు కాబట్టి పోషకత్వం అనే కూడా గుణం ఉంటుంది. ఇవన్నీ జీవునిలో లేవు. అలాగే భగవంతునిలో దయ, న్యాయం ఇలాంటి గుణాలు ఉన్నాయి. ప్రకృతిలో జడ పదార్థం అని మనం చెప్పుకుంటున్నామే ఇంతకు పూర్వం, దానిలో ఉండే గుణాలు వేరు. రూపం అంటే రంగు, రసం అంటే రుచి, గంధం అంటే మీకు తెలుసు వాసన. ఆ తర్వాత రూపరస గంధ స్పర్శ శబ్దం, ఇవి పంచభూతాలలో ఉండే ముఖ్య గుణాలు. ఈ గుణాలు జీవునిలో లేవు, భగవంతునిలోనూ లేవు. ఈ ప్రపంచంలో మూడు పదార్థాలు ఉన్నాయని వేదం చెబుతుంది. ఇవి నిత్య పదార్థాలు, ఎప్పుడూ ఉంటాయి. వేదంలో ఒక మంత్రం ఉంది, ఈ ప్రపంచాన్ని వర్ణిస్తుంది ఆ మంత్రం. ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాదు అత్తి అనశ్నన్నన్యో అభిచాకషీతి. ఈ మంత్రంలో ద్వా సుపర్ణ, సుపర్ణ అంటే మంచి రెక్కలు కలిగినటువంటి వస్తువులు, ప్రాణులు, పక్షులు అని అర్థం. ద్వా అంటే రెండు, రెండు పక్షులు ఉన్నాయి అక్కడ, ద్వా సుపర్ణ. అవి రెండు ఎట్లా ఉంటాయి అంటే సయుజ, కలిసి ఉంటాయి, విడివిడిగా ఉండవు. మామూలుగా పక్షులు విడివిడిగా ఉంటాయి చెట్ల మీద, కానీ ఈ చెప్పేటువంటి రెండు పక్షులు ఉన్నవే అవి రెండు కలిసి ఉంటాయి అప్పుడు విడిపోవు. సఖాయా మిత్రుల్లాగా ఉంటాయి. మిత్రుల్లో కొన్ని సమాన గుణాలు ఉంటాయి, అప్పుడే వాళ్ళల్లో మైత్రి ఉంటుంది. విరుద్ధ గుణములు కల వాళ్ళల్లో మైత్రి ఉండదు, సఖ్యభావం ఉండదు వాళ్ళు. అలాగా ఈ రెండు పక్షుల్లోనూ సఖ్యభావం అంటూ ఉన్నది. అంటే సమానత, కొంత కొన్ని గుణాలలో సమానత ఉన్నది అన్నమాట అర్థం. ఈ రెండు పక్షులు ఎక్కడున్నాయి అంటే సమానం వృక్షం ఒక చెట్టు మీద ఉన్నాయి. సమానం అంటే రెంటికి ఒకటే చెట్టు, అందుకనే సమానం అన్నా. సమానం వృక్షం పరిశస్వ జాతే, ఈ రెండు పక్షులు ఒక వృక్షాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి. ఏం చేస్తున్నది అంటే తయోరణ్య, ఆ రెండు పక్షులలో ఒక పక్షి పిప్పలం స్వాదు అత్తి ఆ చెట్టును పండిన పండును తిని చూస్తుంటుంది, రుచి చూస్తుంటుంది. రెండవది అనష్నన్ అన్య, అన్య అంటే రెండవ పక్షి ఉందే అది అనష్నన్ తినదట, కానీ అభిచాకర్షి అంతటా చెట్టులో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది ఒక అలంకారిక వర్ణన ఈ ప్రపంచానికి. ఈ అలంకారంలో చెట్టు అనేది ప్రకృతి అన్నమాట, జడ ప్రపంచం. ఈ జడ ప్రపంచం అనే చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి, ఒకటి జీవుడు ఇంకొకటేమో దేవుడు. దేవుడు చెట్టులో అంతటా ఉంటాడు, జీవుడు మాత్రం ఏదో ఒక చోట్లే ఉంటాడు. అంతటా ఉండే వస్తువును విడిచి అది వేరుగా పోవడానికి వీలు లేదు, అందుకని అవి రెండు కలిసే ఉంటాయి. జీవునిలోనూ జ్ఞానం ఉన్నది, పరమేశ్వరునిలోనూ జ్ఞానం ఉన్నది. జ్ఞానంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఒక సమానత కూడా ఉంది. ఈ విధంగా ఈ ప్రపంచం అనేటువంటి చెట్టు మీద రెండు పక్షులు అంటే జీవుడు దేవుడు అనేటువంటి రెండు చేతన పదార్థాలు ఉన్నాయి. ఈ మూడు ఈ ప్రపంచానికి మూలతత్వాలు అన్నమాట. ఇది వేదం చెబుతుంది. చాలామంది ఈ వేద విజ్ఞానం తెలియనటువంటి వారు ఈ ప్రపంచం ఒక్క బ్రహ్మతత్వం తప్ప ఇంకేం లేదనే వాళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచం మిథ్య అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మిథ్య అంటే లేనిది అని. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని ఈ పదాలు ఉపనిషత్తుల్లో నుంచి తీసి చెబుతూ బ్రహ్మ మాత్రం సత్తా కలిగి ఉంటుంది. సత్తా అంటే ఎగ్జిస్టెన్స్ అన్నమాట, ఉనికి మనం తెలుగులో అంటాం. ఉనికి కలిగిన వస్తువు ఒక బ్రహ్మతత్వం. జగత్తు మిథ్య, ఈ జగత్తుకు ఉనికి లేదు, ఇది లేని పదార్థంగా చెబుతూ ఉంటారు, అసత్యం అని చెబుతూ ఉంటారు. దీనికి మాయా అని కూడా పేరు పెట్టారు. కానీ ఇప్పుడు విజ్ఞానం ద్వారా మనకు రుజువు ఏమవుతున్నది అంటే ఈ ప్రపంచం లేని పదార్థం కాదు అని తెలుస్తుంది. సైంటిస్టులు స్థూల పదార్థాన్ని తీసుకుని దాన్ని అనలైజ్ చేస్తారు, విడదీస్తారు, విశ్లేషణ చేస్తారు. అలా విశ్లేషణ చేస్తూ పోతూ ఉంటారు. ఒక పెద్ద వస్తువు తీసి రెండు భాగాలు చేశారు, సగంలో మళ్ళీ దాన్ని సగాన్ని మళ్ళీ ఇంకా సహభాగం చేశారు. ఇట్లా విడదీస్తూ పోగా ఏదో ఒక స్థలంలో మనం విడదీయటానికి వీలు లేనంత చిన్న భాగం ఏర్పడుతుంది. దాన్ని అణువులు అంటాం. ఇంకా విడదీయటానికి వీలు లేని స్థితిలో ఉండేదాన్ని పరమాణు అని మన భాషలో చెబుతాం. ఇప్పుడు మామూలుగా సైంటిస్టులు ఇలా విశ్లేషణ చేసి పోగా మొట్టమొదటి ఆటమ్స్ అన్నారు, వాటిని విడదీసామన్నారు ఎలక్ట్రిసిటీతో. ఎలక్ట్రాన్స్ వచ్చినవి ఉన్నారు, ప్రొటాన్స్ వచ్చినవి ఉన్నారు, న్యూట్రాన్స్ వచ్చినవి ఉన్నారు, వాటిని కూడా విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే చివరికి ఇప్పుడు ఏదో కేవలం ఒక ఎనర్జీ మాత్రం మిగులుతున్నది అని చెబుతున్నారు. ఆ ఎనర్జీ మరి లేకుండా పోతుందా అంటే దాన్ని ఎనిహిలేట్ చేయలేకపోతున్నారు, అది మిగులుతున్నది. వైజ్ఞానిక దృష్టిలో ఏది చివరకు మిగులుతున్నదో ఎనర్జీ అని. మామూలుగా ఎనర్జీ శబ్దానికి నాకు ఇంగ్లీష్ రాదు, విన్న మాటలు చెబుతున్నాను. ఎనర్జీ అంటే శక్తి అంట. మన భాషలో శక్తి మూలతత్వంగా కూడా చెబుతూ ఉంటారు. శక్తి అని, దీని ప్రకృతి అని, మాయ అని మన భారతీయ భాషల్లో సంస్కృత పదాల్లో చెబుతారు. అది లేని వస్తువు కాదు, అది అభావాత్మకం కాదు, అది నాన్ ఎగ్జిస్టెంట్ కాదు. ఎందువలనంటే అభావంలో నుండి భావ పదార్థం ఉత్పన్నం కావడానికి వీల్లేదు. ఇప్పుడు సైంటిస్టులు చెప్పిన దాన్ని బట్టి ఏది చివరకు మిగులుతున్నదో దానిలో నుండే ఈ ప్రపంచం అంతా వచ్చింది అనే దానిలో సందేహం ఏం లేదు. ఇలా విడదీసిన పదార్థాలను మళ్ళీ వాళ్ళు జాగ్రత్తగా కలపగలిగితే ఆ విడదీసిన పదార్థం తయారవుతున్నది. దారములతో తయారు చేయబడినటువంటి వస్త్రం, దాన్ని విడదీస్తే దారాలుగా మిగులుతుంది, దారాలు విడదీస్తే దూదిగా మిగులుతుంది. అట్లా చివరికి ఏదో మిగులుతుంది, లేకుండా పోదు. దానిని కూడా మీరు భస్మం చేస్తే భస్మం ఉంటుంది. అంచేత ఈ ప్రపంచం సత్తారహితమైందని, దీనికి ఒక ఎగ్జిస్టెన్స్ లేదని, ఉనికి లేదని చెప్పే వేదాంతం ఇప్పుడు విజ్ఞానం దృష్టితో చూచే వారికి అసత్యం అని తోస్తుంది. ఇది మన శాస్త్రాలు గుర్తించినవి. ఎప్పుడు భగవద్గీతలో తేలిగ్గా తెలియటానికి భగవద్గీత మాటలు నేను చెబుతున్నా, వేదంలో నేను చెప్పిన మాటలు చెప్పాను. ఈ మూడు పదార్థములు ఎప్పుడు ఉంటాయని భగవద్గీత అంటుంది. న అసతో విద్యతే భావ, న అభావో విద్యతే సత, ఉభయోరపి దృష్టో అంతస్త్వనయో తత్వదర్శిభి. అర్జునుడు యుద్ధరంగంలోకి వెళ్ళి అక్కడ ఉన్న వారిని అంతరిని బంధుభావంతో చూచి తాను యుద్ధం చేయనంటాడు. అర్జునునికి తత్వజ్ఞానం కలిగించవలసి వచ్చింది కృష్ణుడు. యుద్ధరంగంలో కనపడుతున్న శరీరాలే తప్ప మరి ఇంకేమీ లేవనుకుంటున్నాడు అర్జునుడు. అర్జునునికు శరీరం వేరు, శరీరంలో ఆత్మ అనే ఒక వస్తువు వేరుగా ఉన్నదని బోధించాడు ముందు. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాహ నచైవన భవిష్యామ సర్వే వయమతఃపరం. నీవు నేను ఈ రాజులు అందరూ కూడా ఇంతకు పూర్వం ఈ శరీరాలు లేనప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ముందు కూడా ఉంటాం అని దేహముల కంటే నీవు నేను అని చెప్పే పదార్థములు వేరుగా ఉన్నాయని ముందు అర్జునుడికి బోధిస్తారు. అలా ఈ రెండు తత్వాలు దేహం వేరు జీవుడు వేరని చెప్పి ఈ రెండు కూడా ఎప్పుడు ఉంటాయన్నారు. ఈ ప్రపంచం ఉన్నదే జడ పదార్థం, ఇది మారుతూ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఇది లేకుండా పోదు అని చెప్పడానికి నా అసతో విద్యతే భావ, లేని పదార్థం నుండి అనగా శూన్యం నుండి అభావం నుండి భావ పదార్థం ఉత్పన్నం కావడానికి వీల్లేదు. అలాగే నా అభావో విద్యతే సత, ఏ పదార్థాన్ని మనం ఒకసారి ఉన్నదని చెబుతున్నామో దానికి అభావం కలగటానికి వీల్లేదు. ఈ భావాభావములకు సంబంధించినటువంటి విషయాన్ని తత్వజ్ఞులు తెలిసి చెబుతున్నారన్నాడు కృష్ణుడు. తాను స్వయంగా చెప్పడంలే. ఉభయోరపి దృష్టో అంతస్త్వనయో తత్వదర్శిభి. తత్వము యథార్థమును తెలిసినటువంటి వారు ఉన్నారే, వారు ఈ రెంటి రహస్యాన్ని తెలుసుకుని లేని వస్తువు పుట్టదు, ఉన్న వస్తువు లేకుండా పోదు అని చెప్పారు. అంచేత ప్రపంచానికి ఉనికి ఇప్పుడు మనకు కనపడుతున్నది, ఇది లేదనడానికి వీల్లేదు. అందుచేత ప్రపంచం ఒకప్పుడు స్థూలంగాను ఒకప్పుడు సూక్ష్మంగాను ఉంటుంది, మార్పులు చెందుతూ ఈ ప్రపంచం ఉంటుంది. అందుకని దీన్ని పరిణామి నిత్యం అంటారు. మార్పులు చెందుతూ ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది ఏ వస్తువు లేకుండా పోదు. నీరు తీసుకోండి, దాన్ని పాత్రలో పెట్టి బాగా క్రింద మంట వేయండి, ఆ నీరు పాత్రలో లేకుండా పోతుంది. కానీ లేకుండా పోలే, అది ఆవిరి రూపంలో ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్త పెట్టి మళ్ళీ చల్లబరిస్తే మళ్ళీ నీరు తయారు. మొట్టమొదటి నీళ్లుగా కనపడ్డది లేకుండా పోయినట్టుగా తోస్తుంది మనకు, అది లేకుండా పోలే, మరొక రూపంలో ఉంది. దాన్ని మనం జాగ్రత్తగా తెలిసిన వాళ్ళం అయితే మళ్ళీ నీటి రూపం దానికి ఇవ్వవచ్చు. నీళ్ళలో ఉన్నటువంటి నీళ్ళలో ఉన్న వేడంతా తీసివేయండి, గడగడిపోయి రాయి అయిపోతుంది, అది నీళ్లుగా ఉపయోగపడదు. ఆ రాయి పెట్టి తలకాయ పగలగొట్టవచ్చు, నీళ్లతో ఆ పని చేయలేము. కానీ దాన్ని మళ్ళీ వేడి చేస్తే నీళ్లుగా తయారవుతాయి. అందుకనే సంస్కృతంలో జలానికి అమృతం అని పేరు పెట్టారు, దానికి చావు లేదన్నారు. జీవనం విషం అమృతం, పయక్కీలాల అమృతం జీవనం విషముచ్యతే. శబ్దకోశం చెబుతుంది ఈ పదార్థం ఉన్నదే అమృతం, నాశం లేని. అలాగే ప్రతి పదార్థం ఉంది. అంచేత ఈ ప్రపంచానికి అస్తిత్వం లేదు అనడానికి వీల్లే. ఆ వేదాంతం ఇప్పుడు చెల్లు. అలాగే ప్రపంచంలో మనకు అనేక గుణాలు కనపడుతున్నాయి, వాటికి ఆశ్రయం భగవంతుడు. ఈ విధంగా ఈ మూడు తత్వాలు ఉన్నవి అని వేదం చెబుతుంది. ఉపనిషత్కారులు కూడా అట్లాగే చెప్పారు. అజాం ఏకాం లోహిత శుక్లకృష్ణాం బహ్వీ ప్రజా సృజమానాం సమానా అజోహ్యేకో జుషమాణో అనుషేతి అజోహి అన్య భుక్తభోగో జహాతి. ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్ అనే ఒక ఉపనిషత్తు. దానిలో ఉపనిషత్కారుడు ఋషి, వేదంలో ఉన్న మంత్రం మీకు నేను చెప్పా. ఇప్పుడు ఉపనిషత్తు అంటున్నది. ఈ ఉపనిషత్తు ఈ ప్రపంచాన్ని ఆలంకారికంగా వర్ణిస్తున్నది. వేదమేమో చెట్టు రెండు పక్షుల రూపంలో వర్ణిస్తే, ఈ ఉపనిషత్తు మూడు మేకల రూపంలో వర్ణిస్తుంది. అజా అంటే మేక అనే సంస్కృతంలో అర్థం. అజాం ఏకాం, ఒక అజా ఉన్నదిట, అంటే ఆడమేక అని అర్థం. అజహ అంటే మగమేక, అజా అని దీర్ఘం పెట్టుకుంటే అది ఆడమేక అవుతుంది. ఒక మేక ఉంది, అది లోహిత శుక్ల కృష్ణాం. లోహితం అంటే ఎరుపు, శుక్లం అంటే తెలుపు, కృష్ణం అంటే నలుపు. మూడు రంగులు కలిగి ఉంటుందట అది. అలాంటి మూడు రంగులు కలిగినటువంటి ఈ మేక సమానాహ ప్రజాహ సృజమాన, తన వంటి పదార్థాలని పిల్లల్ని కంటుందట అనేకం. మేక అనేక పిల్లల్ని కంటుంది కదా తన లాంటి వాటిని. అలాంటి ఈ మేకను అజోహ్యకో జుషమాణో అనుషేతి. ఇక్కడ అజహ అంటే మగ మేక అన్నమాట, పోతు. అది ఆడమేకను అంటిపెట్టుకుని ఉంటుంది, ఎప్పుడు విడిచిపెట్టదు. మరి ఇంకొక మేక ఉన్నది అజోహి అన్య, దీన్ని అంటిపెట్టుకుని ఉండే మేక ఒకటి, మరి ఒక మేక ఉంది. అదేమిటి? అదేం చేస్తుంది? భుక్తభోగో అజో అన్య జహాత్. ఈ మేకను అనుభవించి వదిలిపెట్టేస్తారు. ఇప్పుడు రెండు మగమేకలు, ఒక ఆడమేక, ఇందులో వర్ణన. ఈ ఆడమేక ఉన్నదే, దీన్నే ప్రకృతి అన్నాం. ప్రపంచ పదార్థం, జడ పదార్థం. దీన్ని రెండు మగమేకలు అంటిపెట్టుకుని ఉన్నాయి, ఒకటి జీవుడు, ఒకటి దేవుడు. దేవుడు ఎప్పుడూ దీన్ని అంటిపెట్టుకునే ఉంటాడు. ఇది వదిలిపెట్టి ఎక్కడికి పోవడానికి వీల్లేదు. ఎప్పుడూ ప్రపంచంలో భగవంతుడు అంతటా నిండి ఉంటాడు. ఆ తర్వాత రెండవ అజహ జీవుడనే మేక. ఇది ఈ మేక ఉన్నది చూడండి, ఇది ఆడమేకను అనుభవించి కొన్నాళ్ళు, దాని అనుభవం పూర్తి అయిపోయిన తర్వాత దీన్ని వదిలిపెట్టిపోతుంది. అనగా జీవుడు ఈ ప్రపంచంలో ఉండి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ కర్మల ఫలాలను, అలాంటి కర్మలు చేయకుండా చివరకు కర్మ ఫలాలను లేకుండా చేసుకుని ముక్తుడవుతాడు అని ఈ విధంగా ఈ ఉపనిషత్తు కూడా మూడు పదార్థాలు, నిత్య పదార్థాలు వర్ణిస్తుంది. ఒకటి జడ ప్రపంచం, రెండు చేతన పదార్థాలు. వీటి మూటికి అజ, అజహ, అజహ అనే పదాలు వాడారు. అజ అంటే నజాయతే ఇది అజ, ఏది పుట్టదో దానికి అజ అని పేరు. జ అంటే పుట్టడం, జన్మించడం. ఈ ప్రకృతి అనే దానికి జన్మ లేదు, ఎప్పుడు ఉంటుంది. అంచేత ప్రకృతి జడ ప్రపంచం లేకుండా పోతుంది అనడం తప్పన్నమాట ఈ ఉపనిషత్తు దృష్టితో. అట్లాగే నగమేకలకి కూడా అజహ, అజహ అని రెండు పేర్లు చెప్పారు. అవి కూడా జన్మించవు, అనగా పుట్టవు, వాటికి పుట్టక లేదు. పుట్టక లేదు కనుక చావు కూడా లేదు. అంచేత చావు పుట్టక లేనటువంటి పదార్థాలు మూడు ప్రపంచంలో ఎప్పుడు ఉంటాయి. ఒకటి ప్రకృతి, ఒకటి జీవులు, రెండవది మూడవది పరమాత్మ. వీటికి జన్మ లేదు, నాశము లేదు, ఇవి ఎప్పుడు ఉంటాయి. జీవేశ్వరులు రెండునేమో మార్పులు లేకుండా ఉంటాయి, ఈ ప్రకృతి మాత్రం పరిణామం చెందుతూ ఎప్పుడూ ఉంటుంది. మూడు పదార్థములు నిత్యములే, జీవేశ్వరులు నిత్యములు, ప్రకృతి కూడా నిత్యము, కానీ ఇది పరిణామీ నిత్యం, మార్పులు చెందుతూ ఉంటుంది ఎప్పుడు. ఒకప్పుడు స్థూల రూపంలో ఉంటుంది, ఒకప్పుడు సూక్ష్మ రూపంలో ఉంటుంది. ఈ ప్రపంచం అంతా ప్రళయం అయినప్పుడు అది సూక్ష్మ రూపంలో ఉంటుంది, చెట్టు బీజ రూపంలో ఉన్నట్టు. మరి విత్తనం ఎంత చిన్నది చూడండి, దానిలో మరి చెట్టు అంతా ఉంటుంది. అలాగా ఈ ప్రపంచం అంతా స్థూల రూపంలో ఇప్పుడు ఉన్నది. ఇది సూక్ష్మ రూపం వహించినప్పుడు ఈ ప్రపంచం ఉండదు, అప్పుడు ఇది ప్రకృతి అనబడుతుంది, సూక్ష్మ రూపంలో ఉంటుంది. ఆ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఈ ప్రకృతిని స్థూల రూపంగా మార్చే శక్తి ఒక భగవంతునికే ఉంది, ఇంకెవరికి లేదు. అందువల్ల భగవంతుడు సృష్టికర్త. ఈ ప్రకృతిని పరిణమింపజేసి ప్రపంచంగా మారుస్తాడు, కొన్నాళ్ళు పోషిస్తా, మళ్ళీ లయం చేసి ప్రకృతి రూపంలో తీసుకొస్తా. అందుకని సృష్టి స్థితి లయకర్త పరమేశ్వరుడు. దీన్నే వేదాంత సూత్రకారుడు వ్యాసుడు వేదాంత దర్శనంలో జన్మాద్యస్య యతః అన్నాడు. జన్మాది అస్య యతః, యతః అంటే ఏ బ్రహ్మ వలన, అస్య ఈ ప్రపంచానికి జన్మ ఆది. జన్మ అంటే పుటక, ఆది అంటే స్థితి లయం. సృష్టి స్థితి లయం దేనివల్ల కలుగుతుందో అది బ్రహ్మతత్వం అని వ్యాసుడు బ్రహ్మసూత్రాల్లో రాశాడు. దాన్ని శంకరాదులు వివరించారు. ఈ విధంగా ప్రపంచంలో మూడు మూలతత్వాలు శాశ్వతంగా ఎప్పుడు ఉంటాయి. ఇవి మూడు కూడా ఎవర్ ఎగ్జిస్టెంట్ అన్నమాట. వీనికి చావు పుట్టకలు లేవు. అలా లేకుండా కేవలం పరమేశ్వర తత్వం ఉండి ప్రపంచం ప్రకృతి అనేది లేకపోతే అప్పుడు ఈ ప్రపంచం ఏమిటి, ఈ వరల్డంతా ఏమిటి, అంతా బ్రహ్మే అనాలి. అనగా బ్రహ్మ ప్రపంచ రూపంలో ఉన్నాడని చెప్పాలి. వేరే ప్రకృతి తత్వం లేకపోతే బ్రహ్మయే ప్రపంచంగా మారాడు అని చెప్పాలి. చెబితే అప్పుడు ఏమవుతుంది, బ్రహ్మ పరివర్తన చెందే వస్తువు అవుతుంది, మార్పు చెందే వస్తువు అవుతుంది. మార్పు చెందడం అంటే నశించడం అనే అర్థం. లోకంలో ఉండే వస్తువులన్నింటినీ మనం చూస్తుంటాం, వీటిలో మార్పు వస్తుందంటే నశిస్తూ ఉంటాయి. బ్రహ్మ నశించే వస్తువు కాదని మళ్ళీ శాస్త్రకారులు అందరూ ఒప్పుకుంటారు. మరొక చిక్కు ఏమిటి అంటే, బ్రహ్మే ప్రపంచంగా మారితే బ్రహ్మలో ఉండే గుణాలు ప్రపంచంలో ఉండాలి. బ్రహ్మ ఏమిటి? సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం. ఈ ప్రపంచంలో ఉండే పదార్థాలన్నీ బ్రహ్మ యొక్క పరిణామమే అయితే ప్రతి పదార్థంలోనూ జ్ఞానం ఉండాలి, ఆనందం ఉండాలి. మట్టి కుండగా మారుతుంది, మట్టిలో ఉండే గుణాలు కుండలకు వస్తాయి, దారాలు వస్త్రంగా మారతాయి, దారాలలో ఉండే గుణాలే వస్త్రంలో ఉంటాయి. దారం తెల్లగా ఉంటే వస్త్రం తెల్లగా, దారం నలుపుగా ఉంటే వస్త్రం నలుపు, నలుపు తెలుపు దారాలైతే నలుపు తెలుపు వస్త్రం. అట్లా ఏ వస్తువు కార్యరూపంలో పరిణమిస్తుందో దానికి ఉపాదాన కారణం అంటారు. ఇది పారిభాషిక పదం, మోటుగా నేను చెప్పాను చాలు. బ్రహ్మ ఈ ప్రపంచానికి ఉపాదాన కారణం అయితే బ్రహ్మలో ఉండే గుణాలు ప్రపంచంలో ఉండాలి. అలా లేవు. బ్రహ్మలో చేతనత్వం ఉన్నది, జ్ఞానం ఉన్నది, ప్రపంచ పదార్థాల్లో లేదు. అంచేత బ్రహ్మ యొక్క పరివర్తన రూపం కాదు ఇది. బ్రహ్మ పరివర్తితం అయితే బ్రహ్మ నశించిపోవాల్సి వస్తుంది. అందుచేత పరమేశ్వరుడు ప్రకృతిని ప్రపంచంగా మారుస్తాడు, తాను మారడు అనే మాటకు అర్థం ఉంది. ఈ విధంగా వేదంలో ఈ మూడు పదార్థాలు ఎప్పుడు నిత్యంగా ఉంటాయి. ఈ ప్రపంచానికి మూలతత్వాలు ఇవి. దీనినే భగవద్గీతలో ఒక చోట చెబుతాడు కృష్ణుడు అర్జునుడు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవచ. లోకంలో రెండు రకాల పురుష అంటే పదార్థాలు ఉన్నాయన్నాడు. ఒకటి క్షరము, ఇంకొకటి అక్షరము. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించనిది. లోకంలో రెండు రకాల పదార్థాలు మనకు కనపడుతున్నాయి స్థూలంగా అంటున్నాడు. నశించేది ఏమిటి? క్షరసర్వాణి భూతాని. ఈ పంచభూతములతో ఏర్పడిన పదార్థాలు ఉన్నాయే, ఇవి నశిస్తాయి. నశిస్తాయి అంటే లేకుండా పోవు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నశించడం అంటే మార్పు చెందటం. ఈ ప్రపంచ పదార్థాలన్నీ మార్పులు చెందుతూ ఉంటాయి, అందుకని వీటికి క్షరములని పేరు. ఈ క్షరములలో నశించకుండా ఉండే పదార్థం ఒకటి ఉన్నది, అది జీవుడు. కూటస్థ అక్షర ఉచ్యతి. కూటం అంటే ఈ ప్రాకృతిక పదార్థముల యొక్క సముదాయం. కూటే తిష్టతి ఇది కూటస్థ, కూటంలో ఉండేవాడు అనే పంచభూతాత్మకమైనటువంటి శరీరంలో ఉంటాడు జీవుడు. వాడు అక్షర, నాశం లేదు వాడికి. ఈ భూతములకు నాశం ఉన్నది, మార్పు ఉన్నది. ఇందులో ఉండే జీవుడున్నాడే, వాడు మారడు, శరీరం మారుతుంది. చిన్ననాటి శరీరం వయసు వచ్చిన తర్వాత ఉండదు, దాని స్థానంలో కొత్త శరీరం వస్తుంది. వృద్ధాప్యం వస్తే ఆ శరీరం కూడా పోయి మూసలి శరీరం వస్తుంది. మనకు తెలియకుండానే చూస్తూ చూస్తూనే బాల్య శరీరం యవ్వనం, యవ్వన శరీరం కౌమారం, కౌమారం నుండి వార్ధక్యం వస్తుంది. ఇలా ఈ భూతములు మార్పులు చెందుతూ ఉంటాయి, క్షరములు ఇవి నశిస్తూ ఉంటాయి. ఆ నశించే స్థానాన్ని మళ్ళీ పూర్తి చేస్తూ ఇంకొక వస్తువు పుడుతూ ఉంటుంది. ఈ విధంగా శరీరాలు ప్రతి క్షణం మారుతూ ఉంటాయి. వైజ్ఞానికులు 6 సంవత్సరాలకు ఒకసారి ఈ శరీరం మారిపోతుంది అంటారు. కొత్త కణాలు ఇందులో ఏర్పడతాయి, పాత కణాలు పోయి. అట్లాగే 90 సంవత్సరాలు గడిచినవంటే ఇప్పుడు నాకు 15 శరీరాలు గడిచిపోయినాయి అన్నమాట. 16వ శరీరంలో నేనున్నా. అలా ప్రపంచం మారుతుంది, జీవుడు మాత్రం మారడు. ఇందులో వాడు చిన్ననాడు ఉన్నటువంటి జీవుడే వృద్ధాప్యంలో కూడా ఈ శరీరంలో ఉంటా. నేను చిన్ననాడు హిందూ కాలేజీలో చదువుకున్నాను, ఇప్పుడు ముసలితనంలో రిటైర్ అయ్యి వచ్చి ఇక్కడ లెక్చర్ చెబుతున్నానని నేను చెబుతాను. అంటే చిన్ననాడు శరీరంలో ఉండి చదువుకున్నవాడే ఇప్పుడు ముసలితనంలో ఉండి మాట్లాడుతున్నాడు. అందుకని జీవుల్లో మార్పు లేదు, శరీరంలో మార్పు వస్తుంది. ఈ విధంగా రెండు పదార్థాలు ప్రపంచంలో, ఒకటి మారేది, ఒకటి మారనిది కనపడుతున్నాయి. ఇవి రెండు కాక ఇంకొకటి ఉన్నదని చెబుతున్నది భగవద్గీతలో కృష్ణుడు చెప్పే మాట. ఉత్తమ పురుషస్తు అన్యః. ఈ రెండు కాక ఇంకొక ఉత్తమ పురుషుడు ఉన్నాడు. నేను చెప్పానే, పురుషుడు అంటే జీవుడు, ఉత్తమ పురుషుడు అంటే దేవుడు, ప్రపంచంలో అంతటా ఉంటాడు కాబట్టి. ఉత్తమ పురుషస్తు అన్య, వాడు వాడికి ఏమన్నా పేరున్నదా అంటే పరమాత్మ ఇది ఉదాహరణ, అతన్ని పరమాత్మ అంట. అతడు అంతటా ఉంటాడు. భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయ ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్ఠతి అని. ఈ విధంగా ప్రపంచంలో మూడు పదార్థాలు ఉన్నాయి. ఈ మూడు పదార్థాలు గుణవంతములు, అందుకు నేను చెప్పవలసి వచ్చింది. ప్రకృతిలోనూ కొన్ని గుణాలు ఉన్నాయి, అట్లాగే జీవుల్లో కొన్ని గుణాలు ఉన్నాయి, పరమాత్మలోనూ కొన్ని గుణాలు ఉన్నాయి. ప్రకృతిలో జీవ గుణాలు లేవు, పరమేశ్వరుని గుణాలు లేవు. జీవునిలో ప్రకృతి గుణాలు లేవు, పరమేశ్వరుని గుణాలు లేవు. జీవుని గుణాలు ఉంటాయి. పరమేశ్వరంలో జీవగుణాలు లేవు, ప్రకృతి గుణాలు లేవు, పరమేశ్వరుని గుణాలు ఉంటాయి. అంచేత జీవేశ్వర ప్రకృతులు అనే విధములైనటువంటి పదార్థములు మూడు సగుణములు నిర్గుణములు, ఒక పరమేశ్వరుడే కాదు. అందుచేత పరమేశ్వరుణ్ణి మనం సగుణుడని చెప్పవచ్చు, నిర్గుణుడని చెప్పవచ్చు. ఇక ఉపాసన అంటే భగవంతుడు ఏ ఏ గుణములతో కూడి ఉన్నాడో అది తెలుసుకోవడం సగుణోపాసన. భగవంతునిలో ఏ ఏ గుణములు లేవో అవి తెలుసుకోవడం, ఫలాను ఫలాన గుణములు భగవంతునిలో లేవని తెలుసుకోవడం, దాన్ని నిర్గుణోపాసన అంటాం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సగుణోపాసన అంటే ఏమిటో, నిర్గుణోపాసన అంటే ఏమిటో. భగవంతునిలో ఏ గుణాలు ఉన్నాయో అవి తెలుసుకోవాలి, దానికి శాస్త్రం అవసరం. వేదాది శాస్త్రములు చదువుకున్న వాళ్ళు భగవంతునిలో ఉన్న గుణాలను గుర్తించగలుగుతారు. అది చదవని వాడికి భగవంతునిలో ఉన్నటువంటి సగుణత్వం ఏమిటో అర్థం కాదు. అందుకని సగుణ ఉపాసన తేలికంటారే చాలామంది, అది చాలా పొరపాటు. నిర్గుణోపాసన నన్ను అడిగితే చాలా తేలిక. ఎందుకని అంటే భగవంతుడు నిర్గుణుడంటే అర్థం ఏమిటి? భగవంతుల్లో జీవుని గుణాలు లేవు. జీవుడెవరు? నీవు. నీలో ఏ గుణాలు ఉన్నాయో నీకు తెలుసు, నాలో ఏ గుణాలు ఉన్నాయో నాకు తెలుసు. నాకు అల్పజ్ఞత ఉంది, కొద్దిగా తెలుసు, కొద్దిగా జ్ఞానం ఉంది. నాలో రాగం ఉన్నది, నాలో ద్వేషం ఉన్నది, నాలో లోభితనం ఉన్నది, నాలో మదం ఉన్నది, మాత్సర్యం ఉన్నది. ఇలాంటి గుణాలు నాలో ఉన్నాయి, ఇవి నాకు తెలుసు. ఇవి భగవంతుల్లో లేవనుకోవటం నిర్గుణోపాసన అవుతుంది. ఎంత సులభమో చూడండి. భగవంతుల్లో రాగం లేదు, భగవంతుల్లో ద్వేషం లేదు, భగవంతుల్లో అజ్ఞానత లేదు, అల్పజ్ఞత లేదు, భగవంతుల్లో లోభం లేదు, భగవంతుల్లో ద్వేషం లేదు, మాత్సర్యం లేదు, మదం లేదు. ఇప్పుడు నేను భగవంతుని ఉపాసిస్తున్నా, నిర్గుణోపాసన చేస్తున్నా. అలాగే ప్రకృతిలో ఉండే గుణాలు ఏదో మనకు తెలుసు. రూపం, రసం, గంధం, స్పర్శ, సంఖ్యా పరిమాణం, ఇవన్నీ గుణాలు ఉన్నాయి ఈ జల పదార్థాలు. అందువల్ల భగవంతుల్లో రూపం లేదు, అంటే రంగు లేదు అని నేను తెలుసుకుంటే భగవంతుని నిర్గుణంగా తెలుసుకున్నట్టు. భగవంతుల్లో రసం లేదు, భగవంతుడు తీయగానో పుల్లగానో లేకపోతే వగరగానో చేదుగానో ఉండడు. ఆయనలో కటుత్వం లేదు, కారం లేదు, ఈ రసాలు లేవు భగవంతుల్లో. అలాగే భగవంతునిలో రూపం లేదు, రసం లేదు, గంధం అంతకంటే లేదు. భగవంతుల్లో వాసన లేదు, మల్లెపూల వాసన ఉన్నది కానీ భగవంతుల్లో మల్లెపూల వాసన ఉన్నదా? మీరు అనుకున్నటువంటి దేవుళ్ళు మల్లెపూల దండ వేస్తే వాసన వస్తుంది, కానీ లేకపోతే ఆ రాతిలో ఏమొస్తుంది? వాసన రాదు. అలాగా భగవంతుల్లో గంధం లేదు, భగవంతుల్లో శబ్దం లేదు, భగవంతునికి స్పర్శ లేదు. చూడండి, నేను నిర్గుణోపాసన చేస్తున్నా. ఇది భగవంతుల్లో ప్రకృతిలో ఉండే గుణాలు ఏవీ లేవు అని తెలుసుకోవటం నిర్గుణోపాసన. జీవునిలో ఉన్న గుణాలు ఏవి భగవంతుల్లో లేవని తెలుసుకోవటం, ఇది నిర్గుణోపాసన. ఇక భగవంతుడు సృష్టికర్త కాబట్టి ఆయనలో సృష్టికర్తృత్వం ఉంటుంది. ఆ భగవంతునిలో వ్యాపకత ఉంటుంది, ఆ భగవంతుల్లో దయాళుత్వం ఉంటుంది, ఆ భగవంతుల్లో న్యాయం ఉంటుంది, సృష్టి పోషించే గుణం ఉన్నది, ప్రళయం చేసే గుణం ఉన్నది అని. ఇట్లా భగవంతుల్లో ఏ సర్వజ్ఞత్వం ఉన్నది, ఈ విధంగా భగవంతుల్లో ఏ గుణాలు ఉన్నాయో వేదశాస్త్రముల ద్వారా తెలుసుకుని అప్పుడు మనం భగవంతుల్లో ఉన్న గుణాలు ఏమిటో తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడు సగుణోపాసన కష్టమా నిర్గుణోపాసన కష్టమా మూటగా ఆలోచించి చూడండి. మీకు చాలామంది నేను చెప్పే ఈ మాటలన్నీ విని, అయ్యా గోపదేవ్ గారు మీరు చెప్పేది నిజమే, భగవంతుడు నిర్గుణుడే, కానీ నిర్గుణోపాసన చాలా కష్టం, అందుకని మేము సగుణోపాసన చేస్తున్నాం అంటారు. ఇక్కడ ఎక్కడ పొరపాటు పడుతున్నారో ఇప్పుడు మీకు ఇంతవరకు అర్థం కావాలి, అయినా మీలో చాలామందికి అర్థం కాలే నాకు తెలుసు. భగవంతుడు సగుణుడు అంటే గుణములు కలవాడని అర్థమే, కానీ అన్ని గుణములు ప్రకృతిలో ఉండే గుణాలు కలవాడని అర్థం కాదు, జీవుల్లో ఉండే గుణాలు ఉన్నవాడని అర్థం కాదు. అంచేత సగుణ శబ్దానికి అర్థం భగవంతుల్లో ఏ గుణాలున్నాయో ఆ గుణాలను మీరు గుర్తించగలగాలి. మీరు సగుణ శబ్దంతో ఒక విగ్రహాన్ని పూజ చేస్తూ నేను సగుణోపాసన చేస్తున్నాను అంటున్నారు అని నేను నన్ను అడిగిన వారికి నేను చెబుతూ ఉంటా. చాలామందికి ఈ వైజ్ఞానిక దృష్టి లేదు. మనం ఏ వస్తువును ఆరాధిస్తున్నామో అది ఒక విగ్రహం, అది రాతితో చేసింది కావచ్చు, పాలరాతితో చేసింది కావచ్చు, వెండితో చేసింది కావచ్చు, రాగితో చేసింది కావచ్చు, లేక పంచలోహములతో చేసింది కావచ్చు, లేక బంగారంతో చేసింది కావచ్చు, కానీ ఇవన్నీ కూడా మట్టి. మట్టికి ఆకారం ఉంది, ఆకారం ఉన్న పదార్థములన్నీ కూడా అవి మట్టి వికారములు అన్నమాట. ఆకారం అనేది జీవునికి లేదు, దేవునికి లేదు, అది మన వాళ్ళు గుర్తించడంలే. గుణశబ్దం చేత ఆకారం గుణమే, కానీ అది దేని గుణం? ఒక్క మట్టికి మాత్రమే ఆకారం అనే గుణం ఉంది. నీటికి గుణం లేదు ఆకారం, అగ్నికి ఆకారం అనే గుణం లేదు, వాయువుకి ఆకారం అనే గుణం లేదు, ఆకాశానికి అది లేదు. నీటిని మీరు ఏ పాత్రలో ఉంచితే ఆ పాత్రలో ఉండే ఆకారమే దానికి వస్తుంది, కానీ పాత్రలో ఉన్న ఆకారం, నీటికి స్వయంగా ఆకారం లేదు. గ్లాసులో పోస్తే గ్లాసులాగా కనపడుతుంది, బిందెలో పోస్తే బిందెలాగా కనపడుతుంది, పళ్ళెల్లో పోస్తే వాళ్ళ రూపుగా కనపడుతూ ఉంటుంది, బావి గుండ్రంగా తవ్వితే నీళ్లు గుండ్రంగా ఉంటాయి, పలకలుగా తవ్వితే పలకలుగా ఉంటాయి, అనేక కోణాలతో కూడుకున్నటువంటి బావి తవ్వితే అనేక కోణాలు నీటికి వస్తాయి. నీటికి స్వంత ఆకారం అంటూ లేదు. అలాగే అగ్నికి ఆకారం లేదు. చూడండి, బిజిలీ అగ్ని మీరు దేనిలో పెడితే దాని ఆకారం, సొంత ఆకారం లేదు దానికి. అగ్నిహోత్రం చేస్తాం దానికి ఏమన్నా ఆకారం ఉందా? లేదు. గాలికి ఆకారం లేదు, అది మీకు అందరికీ తెలుసు. ఆకాశానికి ఆకారం లేదు. వీటి గుణాలన్నీ మనకు స్పష్టంగా తెలిసిన తర్వాత మీకు అర్థమవుతుంది, ఆకారం ఉన్న వస్తువు కేవలం మట్టి. అందుచేత ఆకారం కలిగినటువంటి మనం గుళ్ళల్లో పెట్టుకునే విగ్రహాలన్నీ మట్టి విగ్రహాలు, అవి రాతివి కావచ్చు, బంగారం కూడా మన్నే, మంటి యొక్క వికారమే, అంతకంటే అవి. ఎందుకంటే అగ్నిలో పెడితే ఇవన్నీ తగలబడి భస్మం అయిపోతాయి. అందుచేత మనం విగ్రహారాధన చేస్తూ దాన్ని సగుణోపాసన అంటున్నామే కాదు, మట్టి ఉపాసన అనాలి. భగవంతునిలో ఆకారం అనే గుణం లేదు. అది చాలామందికి పండితులకు కూడా గుర్తు రావటం లే, ఆశ్చర్యం. అంచేత సగుణోపాసన శబ్దానికి అర్థం ఆకారవంతమైనటువంటి పదార్థాన్ని పూజించి సగుణోపాసన చెప్పడం కాదది, దాన్ని మీరు సగుణోపాసన అనటం కంటే సాకార ఉపాసన అనటం న్యాయం. సాకార ఉపాసన అంటే ఆకారం కలిగిన వస్తువును ఉపాసిస్తున్నాం, ఆకారం దేనికి ఉన్నది? మట్టికి ఉంది. అది నేను చెప్పినట్లుగా బంగారం కావచ్చు, వెండి కావచ్చు, రాగి కావచ్చు, ఇత్తడి కావచ్చు, లేకపోతే లోహం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అంచేత మనం చేసేది, చాలామంది పండితులు నాతో అంటూ ఉంటారు, సగుణోపాసన శ్రోధం స్వామి, అందుకని ఇది మేము చూస్తున్నాం, అందరూ మరి నిర్గుణోపాసన చేయలేరు కదా అంట. ఇది సాకార ఉపాసనను సగుణోపాసన అనుకోవడం తప్పు. భగవంతునికి గుణాలు ఉన్నాయి, కానీ ఆ గుణాలలో ఆకారం అనే గుణం భగవంతునికి లేదు, జీవునికే లేదు, భగవంతునికి ఎక్కడి నుంచి వస్తుంది? చేతన పదార్థాలకు ఆకారం ఉండడానికి వీళ్ళే, తెలిసి స్థూలం కానివ్వండి సూక్ష్మం కానివ్వండి. అందువల్ల సగుణోపాసన తెలివి తక్కువ వాళ్లకు కొరకు పెట్టబడ్డది అని సాకార ఉపాసనను పోషించడానికి, దాన్ని బలపరచడానికి ప్రయత్నం చేయడం ఉన్నదే. ఇది ఎంతవరకు రైటో మీరు స్వయంగా మీ బుద్ధితో ఆలోచించండి. ఇదంతా విన్న తర్వాత నేను తప్పని చెప్పడం కంటే మీకే తోచుతుంది. అందువల్ల సాకార ఉపాసన చేస్తూ సగుణోపాసన చేశామని భ్రమపడటం పొరపాటు. ఈ ఉపాసనలో సంస్కృతంలో చెప్పుకుంటే చూడండి, ఉపనిషత్కారులు అంట, అశబ్దమస్పర్శమరూపం అవ్యయం. ఋషులు పరమేశ్వరుని వర్ణిస్తున్నారు నిర్గుణ స్వరూపం. అశబ్దం, పరమేశ్వరంలో శబ్దం లేదు. అస్పర్శం, భగవంతుల్లో స్పర్శ లేదు. భగవంతుని పట్టుకుని మనం గట్టిగా ఉందని మృదువుగా ఉందని చెప్పడానికి వీలు లేదు. ఆ తర్వాత అరూపం, భగవంతునికి రూపం లేదు. అంటే రంగు, భగవంతుడు నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, ఎర్రగా ఉంటాడా, అనేక రంగులు ఉన్నాయి. ఈ రంగులన్నీ కూడా భౌతిక పదార్థాలని, భగవంతుడు చేతన పదార్థం, అందుకని అతనికి రంగు లేదు. ఋషులు అంటున్నారు అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం, భగవంతునికి వ్యయం నాశం లేదు. అగంధవచ్చయత్, దానికి గంధము లేదు అని. ఇప్పుడు ఇది సంస్కృతంలో నేను చెబితే ఇది నిర్గుణోపాసన. అట్లా భగవంతునిలో ఏ ఏ గుణాలు లేవో ఆ గుణములు లేవని చెప్పేటువంటి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రములతో మనం భగవంతునిలో లేనటువంటి గుణాలేమిటో మనం తెలుసుకుంటే మనస్సులో అది నిర్గుణోపాసన అవుతుంది. ఇక భగవంతుడు ఉన్నటువంటి గుణాలు ఉన్నాయనుకోండి, హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాత పతిరేక ఆసీత్ సపర్యగా చుక్రమకాయమవ్రణ మస్నా విరగుం శుద్ధమ పాప విద్ధం అని ఇలాంటి మంత్రాలయంలో ఉండేటువంటి గుణాలను పొగుడుతాయి. భగవంతుడు హిరణ్య గర్భుడు, జ్యోతిమకు ఉత్పత్తి స్థానం హిరణ్య గర్భం అంటే అర్థం. ఆకాశంలో ఉండే జ్యోతిర్మయ పదార్థాలన్నిటికీ ఉత్పత్తి స్థానం ఎవరు? భగవంతుడే వాటిని ఉత్పన్నం చేశాడు, అందుకని అతన్ని హిరణ్మయుడు అంట, హిరణ్య గర్భుడు అంట. భూతస్య జాత పతి, ఈ ప్రపంచం పుట్టినటువంటి ప్రపంచానికి అంతటికీ పతి అంటే స్వామి. ఈ స్వామిత్వం అనే గుణం పరమేశ్వరంలో ఉంది, ప్రపంచ స్వామిత్వం. సదాధార పృథివీం, ఈ భూమిని ఆయన ధరించి ఉన్నాడు. జగదాధారత్వం భగవంతునికి ఉంది, ఇంకెవరికి లేదు. ద్యాం ఉత ఇమాం, ఆకాశంలో ప్రకాశించే జ్యోతులన్నింటినీ కూడా ధరించిన వాడు భగవంతుడే. మరి ఈ మధ్య ఉండే అంతరాళం, దాన్ని కూడా భగవంతుడే. ఈ విధంగా లోకలోకాంతరములన్నింటినీ ధరించే శక్తి, జగదాధారత్వం అనే గుణం భగవంతునిలో ఉంది. ఇలా భగవంతునిలో ఉండే గుణాలను మనం మనస్సులో భావించితే అది సగుణోపాసన అవుతుంది. అంతేగాని ఒక బొమ్మను పెట్టుకుని ఆ బొమ్మకు మనం ఏదో పూజలు సత్కారాలు లేక అర్చనలు చేసి నేను సగుణోపాసన చేస్తున్నామని అనుకోవటం, అది ఎంతవరకు రైటో మీరు ఆలోచించండి. ఇంత చెప్పిన